మొదలినాడు చెలియ చూడు మెల్లంగా నిను మార్చడం తెలిసింది నాకు క్షణం నా గుండె పాడుతున్నది ఏదేదో నేర్చుకున్నది మొదలి నాడు చెలియ చూడు మెల్లంగా నిను మార్చడం తెలిసింది నాకు క్షణం వెంటాడు కష్టాలు భద్రం భద్రం ఓహో గోరీ